సోమస్యత్రిపీడస్యజ్ఞయే స్వాహా సోమాయ స్వాహా అధమిత్రే స్వాహా సరస్వతీ స్వాహా ఊష్ణే స్వాహా బృహస్పతయే స్వాహా ఇంద్రాయ స్వాహాయ స్వాహా శ్లోకాయ స్వాహా ఘోషాయ స్వాహా భగాయ స్వాహా అర్యమ్నే స్వాహా సవిత్రసవృత్తూనాేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః అనేభిష్టమసి వాచో బంధుస్తపోజా సోమస్య దాత్రమసి స్వాహా ఆరాజ స్వాహా సధమాదోద్యుమ్నిరాపయేత అనాభిష్టా అపశ్యోమసానా పశ్యాసుచక్రే వరుణ సధస్తమపాతృతమాసంత క్షత్రస్యోల్పమసి క్షత్రస్య జరాయమసి క్షత్రస్య నాభీరసి క్షత్రస్య యోనిరసి ఇంద్రస్య వాత్రఘ్నమసి త్వయాయం వృత్రం వధ్యాం మిత్రస్యాసి వరుణస్యాసి రుజాభిద్రుపాసి ధృపాసి పాతైనం ప్రాంతం పాతైనం ప్రత్యంతం పాతైనం తిర్యంతం దిగ్భ్యపాత ఆవిర్మర్యావిత్తో అగ్నిర్గృహపాతిరావిత్తలింద్రో బృద్ధశ్రవావిత్త భూషా విశ్వవేదావిత్తో మిత్రావరుణౌ ధృతౌ రతౌ ఆవిత్తేద్యావా పృథివీ విశ్వసం భూ ఆవిత్తాదీతి ఋతుసర్మా అవేష్టాదండూకాీమాయత్రీ స్వాహావతు రసంతరజ్ఞామత్రివృత్సోమో వసంతర్వ్రహ్మద్రవీణం దక్షిణామారోహతృష్ణువతు బృహత్సామ పంచదశ స్తోమో అగ్రీష్మరుతుక్షత్రం ద్రవీణం ప్రతీచీమాజగతీవతు వైరూపగ్నేతామ సప్తదశ స్తోమో వర్షారుతుర్విద్రవీణం ఉదీచీమాహారుష్ణువతు వైరాజజ్ఞామేక విజ్ఞతస్తోమశ్చరతుఃఫలం ద్రవీణం ఊర్ధ్వమారోహ పంక్తి స్వాహావతు సాత్పరైవతే సామానేత్రణవత్రయత్రిజ్ఞతస్తోమో హేమంతశిశిరాద్రవీణం ప్రత్యస్తన్నమూచే స్థిరా సోమస్య త్రిశీరసిమేత్రిషద్భూయాద్ మృత్యో పాహ్యోజోసి సహో అస్య మృతమసి హిరణ్యరూపాషసో విలోకగుభాయింద్రాపుతూర్యశ్చ ఆరోహతం వరుణమిత్రగస్తం తతశ్చక్షామీతింతిమిత్రోసి వరుణోసి సోమస్యత్వాద్యుమ్నేనాభిషించాభ్రాజసాపూవర్యస్యవచ్చస ఇంద్రస్ేంద్రియేణ మరుతామోజాక్షత్రణ క్షత్రపాదిరేజ్రతి విద్యూవన్పాహి ఇమందే వా అసపత్నగ్నే సుభద్రం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠ్యాయ మహతే జానరాజ్యాయ ఈ ఇమము మముష్య పుత్ర మముష్యా పుత్రపత్రీ విశే ఏతవః పురభో రాజేషవః పంచాలా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగ్నే రాజా ప్రపర్వాతస్య విషవస్య విత్తాన్నావస్య తావృత్తన్నధరాగు దత్తా అహిం బుద్ధ్యమనురీయమానా విష్ణోర్విక్రమణమసి విష్ణోర్విక్రాంతమసి విష్ణోఃక్రాంతమసి ప్రజాపదేనత్తదేశాన్యన్యో విశ్వారూపాణి పరితాబూవా యత్కామాస్తేజుహుమస్మన్నో అస్సు వయజ్ఞస్యామపతయోరగీర్ణాం రుద్రయత్తేత్ర వివరం నామ తస్మై హుతమస్య మేష్టమాసి స్వాహా ఇంద్రస్య వజ్రో దివిత్రావరుణయోస్వా ప్రశాస్త్రశిషాయునద్వి అవ్యసాయేత్వాస్తసాయేత్వారిక్షఫల్గూన మరుతాం ప్రసవేన జయాపామన సమింద్రియేణ మాతరిందతే వయంతో రాషాళయుక్తాసో అబ్రహ్మతా విదసామా తిష్టారథమధియద్వజ్రహస్తారస్మీయుసే స్వస్వాన్ అనుజ్ఞయే గృహపాతజే స్వాహా సోమాయవనస్పతజే స్వాహా ఇంద్రస్యేంద్రియాయ స్వాహా మరుతామోజసే స్వాహా ృీమా కర్మాహిగ్ర్మో అహం థాగ్సూచిసూరంతరిక్షసద్భూతా ఆవేదిషదీతిద్రోణసత్ మృగద్వరసృతసర్భ్యో మసద్జాగోజాతజాద్విజాతం బృహత్ ేహిం నివత్రో వివత్రో మే దేహి ఓర్ధ్యోర్జం మయీ దేహీంద్రస్య బాహూర్యకృతావహరామి యో నాసీసు సదాదిక్షత్రస్యోనీరసి యో నామాసీదసు సదామాసీదక్షత్రస్యోనిమాసీదాదభృతౌ వరుణ పత్యాజ్యాయ సుక్రతూ అభిభూరస్యా నామేతాస్తే పంచదిశ కల్పంతా బ్రహ్మవ్యస్తం బ్రహ్మాసి సవితాసి సత్య ప్రసభో వరుణోసి సత్యోజా ఇంద్రోసి విసౌజా రుద్రోసి సుషేవాయంకరేయస్కర భూయస్కరా ఇంద్రస్య వజ్రోసి తేన మేరభ్యా అగ్ని పృథుర్ధర్మాణస్పతిద్యుషాణో అగ్ని పృథుర్ధర్మాణస్పతి ఆద్య హవిషో వేతు స్వాహా స్వాహాసూర్య రశ్మిర్యతద్భగ్నేశాతానా సవిత్రా సరస్వత్యాచారూపై పూష్ణా పశుభిరింద్రేణాస్మై బృహస్పతినా బ్రహ్మణా వరుణేనౌజసాగ్నినా సోమే నరాజ్ఞా విష్ణునా దేవతయాదసంజేమై యజ్ఞం విష్ణో మాప్నవామి అశ్విద్ధాం పచ్చస్వరస్వత్యేంద్రాయ సుత్రామ్నే పచ్చస్వ వాయో భూత పవిత్రేణ ప్రత్యంతో మో అతిశ్రుత ఇంద్రశ్చయుజ్యసఖా కువిదంగయవమంతోయవ్యథాను పూర్వం విజూయా ఇహేహైతృణుహి భోజనాని బర్భితో నమ ముక్తిన్న జగ్ము ఉపజామగృహీతోరస్వత్యేంద్రాయ పుత్రామణే యువద్సురామస్మినామూచా ఆసురేషి పానాశోభస్పతి ఇంద్రం కర్మ స్వావతం పుత్రమేవ పితరా అశ్వినోభేంద్రావృత్వేయ్రఘ్నసనాభిరామం వ్యపీదస్తీభిస్తరస్వతీ స్వామవన్నభిష్ణక్ ఓకాదశోధ్యాయ అథ ద్వాదశోధ్యాయః ఓం ఇంద్రాన ప్రథమం మనస్తత్వాయ సవితాధియాః అగ్నేర్జ్యోతిం నిచాయ్య పృథివ్యా అద్యా భారత్ యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్తవే స్వర్గేయాయ సత్యాయ సభితా దేవాం స్మర్యతో ధియాదివం బృహజ్యోతిః కరిష్యతస్వ వితా ప్రసూవాతిపాన్ యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రావిప్రస్య బృహతో విపస్థితాః విహోత్రాదేవయునా విదేకయిన్మహీ దేవస్య సవితు పరిస్థుతిః విదేవాం బ్రహ్మ పూర్వ్యం నమోభిర్విశ్లోకయేషు పథ్యే భూరే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఆయే భామాని దివ్యాని తత్ఖుః యస్య ప్రయాణమం వన్యయుర్దేవాదేవస్య మహిమా నమోజసా యః పాశీవానిమేత ఏత శోరజాగ్నేసి దేవస్య వితామహిత్వనా దేవవదిత ప్రసూవయజ్ఞం ప్రసూవయజ్ఞపతింభగా ఆయా దిర్యోగం భర్వకేతపూకేతం నునాతు వాచస్వర్వాచం స్వదతు ఇమన్నా దేవసవితర్యజ్ఞం ప్రణాయ దేవాజ్ఞసిదజ్ఞసత్రాజితం ధనజితజ్ఞసర్జితం విజాస్తోమగ్నసమర్థజగాయత్రేణ రథం తలం బృహద్గా యత్ర వర్తమి స్వాహా దేవస్యత్వాసవితు ప్రసవేష్ణో అట్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఆదే గాయత్రే రక్షందాంగిరస్వత్రే దివ్యాస్తాదగ్ఞం పూరీష్యమంగిరస్తాభారా శ్రేష్ోభే రక్షందాంగిరస్వత్ అభ్రేరసినార్యత్వయా ఆవయమగ్నిసేమీకం తధస్థ ఆజాగ్రే నందాంగిరస్వత్ హస్త ఆధాయ సభిత బిభ్రలబ్ధిజ్ఞ హిరణ్యయీ అగ్నేర్జోచన్విచాయ్య పృథివ్యా అధ్యాభరదానక్షుభేన ఛందసాంగిరస్వత్ ప్రతోవత్తం వాయిన్నాద్రవరిష్ఠామనో సంవతం దివితే జన్మ పరమమంతరిక్షేతవనాభిపృథివ్యామధియోగిరిత్ ఇంజాసాభైవస్మిన్యామే వృషన్వసు అగ్నిం భరం తమస్మయం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రభూతయే క్రతోర్మణ్యేక్య వక్రామన్నసస్తే రుద్రగాణపత్యం మయో భూరేహి పుర్వంతరిక్షం వీహి స్వస్తి గౌ యోతిరభయాని కృణ్వన్ పూష్ణాతయుజా సహ పృథివ్యాత్సధస్థారజ్ఞిం పూరీష్యమంగిరస్తదాభరా అగ్నిం పూరీష్యామంగిరస్వదచ్చే మోగ్నిం పూరీష్యామంగిరస్వద్ధారిష్యామః అన్వగ్నిరుతసామగ్రామక్షదన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మేననుద్యావా పృథివీ ఆతసంథా ఆగత్య వాజ్యధ్వాగర్వాయుధో విధూనుతే అగ్నిగ్రసధస్థే మహతి చక్షుషాని చీకీషతే ఆక్రమ్య వాజిం పృథివీమగ్నిమిచ్చరుచాత్వం భూమే అర్వృత్వాయ నో ద్రోహియత ఖనే మతం వయమ్ యోస్తే పృష్టం పృథివీ తథస్థమాత్మాంతరిక్షసముద్రో యోనీ దిక్ష్యాయ చక్షుషాత్మభిష్టవృతన్యత పుత్రా మమ హతే సౌభాగాయాస్మాదాస్థానా అద్రవినోదా వా ఆజిన్ వయర్జస్యామసు మతౌ పృథివ్యా అగ్నిం ఖనం తముపస్థే అస్యాః ఉదక్రమే ద్రవిణోదా వార్జర్వా కస్తు లోకజ్ఞసుకృతం పృథివ్యాం తతఃఖనేమసు ప్రతీకమగ్నిగ్రస్వోరుహాణా అధినాకమత్తమం ఆత్మాజిఘన్విమనసాధృతేన ప్రతిక్షియం సంభువనాని విశ్వాశ్చావయసా బృహంతం వ్యతిష్టమన్నైరభసం దిశానం ఆ విశ్వత ప్రత్యంతం జిఘర్ణ్యరక్తసామనసా తజ్జూషేత మర్యశ్రీయస్పృహయద్వర్ణో అభ్యర్ణాభిమృతే తన్వాజద్భూరాణః పరివాజాపతిః కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాతుషే పరిత్వాగ్నే పురం వయం విప్రజ్ఞసహస్య ధీమహి ధృషద్వర్ణం దివే దివేభేస్తారం భంగురావతామగ్నేభిస్తమాసు సుక్ష్మభ్యస్తమస్మనస్వరీ సంవనేభ్యస్తమోషీభ్యస్తృణాపతే జాయసే శుచీ దేవ్యత్వాసవితుక్రేస్మినాద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం పృథివ్యాసత్సాదగ్నిం పూరీష్యమంగిరస్వత్ఖనామి జ్యోతిష్మంతం త్వాగ్నే సుప్రతీకమజస్తేణ భానునాదీజ్యతం శివం ప్రజాభ్యోహిజ్ఞసంతం పృథివ్యాస్తాగ్ఞం పూరీష్యామంగిరస్వత్థానామ అపాం పృష్టమజియోనిరగ్నేస్తముద్రమభితస్మిన్వమానం వర్ధమానో మహా ఆచపుష్కరే దివో మాత్రయావరిన్నా ప్రతస్వాత్ సన్నాజస్థో వర్మాజస్థోచ్చిద్రే బహులే బుధే యజస్వతి సంవదాథామృతమగ్నిం పూరీష్యం సంవదాథాగ్రస్వర్విదా సమీతి పురసాత్మనా అగ్నిమంతధ్వరిష్యం జ్యోతిష్మంతమజస్రమిత్ పురీష్యోసి విశ్వభారాహసర్వాత్వా ప్రథమో నిరమంతదగ్నే వామగ్నే పుష్కరాసర్వానిరమంతతా మూర్ధ్నో విశ్వస్య బాధతాః సముత్పాదభ్యం గృహిపుత్రైభే అథర్వణః రుద్రహణం పురందరం సముత్పాపాభ్యోషా సమీ దేదస్థిభంతరమం ధనంజయజ్ఞరణేరణే శీలహోతస్వూలోకేకిత్వాం సాదయా యజ్ఞసో కృతస్యో నౌ దేవాభీయద్దేవాన్ హవిషాయజాస్యజ్ఞే బృహద్యజమానే వయోధాః ేషోదీ దివాసదస్సు దక్షాభ్రవ్రత ప్రమతిర్వసిష్టసహస్రం భరస్వతీజిహ్వో అగ్ని సగ్నీజస్వమహాశిశోచస్వేవీతమహ విధూమమగ్నే అర్హం మీయేభ్యసృజ ప్రసత్తదర్శతం అపో దేవీ రూపసృజమధూమతీరయక్ష్మాయ ప్రజాభ్యాస్తానాజ్జీహతా మోషదయస్సు విప్లాహ సంతే వాయుర్మాతరి స్వాదధాతోనాయా హృదయ్యద్వికస్తం యో దేవానాంచరసి ప్రాణసే నస్మై దేవటస్తుభ్యం సుజాతో జ్యోతిషా సహ కర్మవరోమాసా ఆసో అగ్నే విశ్వరోపగ్నేయస్త విభావతో ఉదోతిష్టస్తరావానో దేవ్యాధియా దృశేత భాసా బృహతాసు జుక్పనిరాగ్నేయాభిషు సస్మిభిః ఊర్ధ్వభూషుణ భూతయే తిష్ఠా దేవో న సాధితా ఊర్ధ్వో వాజస్య సమీతాయ దంజిభిర్భాగద్భిర్విక్మయామహే సజాతో గద్భో అసిరోదస్యోరగ్నేతారుర్విభృతకోషాధీషు చిత్రత్రిసుపరితమాభ్యస్యక్తోంత్రమాతృభ్యో అధికనిక్రతద్వాః శిరోభావేష్ంగాసద్భావ్యర్వన్ పృథద్భావసదస్తమగ్నే పూరీషవాహన శివోభావ ప్రజాభ్యో మానోషేభ్యస్వమంగిర మాద్యావా పృథివీ అభితోచీయన్మాంతరిక్షం మా వనస్పతి రైతో వాజీ కనిక్రదన్నానభద్రాసభస్పత్వా భరం నగ్నిం పూరీష్యం మా పాద్యాయూఢః పురా మృషాగ్నిం మృషాణం భరం నపాం గర్భగ్నే సముద్రియం అగ్న ఆయాహి వీతయే కృతజ్ఞసత్యమృతజ్ఞసత్యమగ్నిం పూరీష్యమంగిరస్తద్భరామ ఓషధయ ప్రతిమోదధ్వమగ్నిమేతజ్ఞ శివమాయంతమభ్యత్రయుష్మా యస్యన్విశ్వా అనీరా అమీవా నిషీదన్ నో అపజన్మతింజహి ఓషధయ ప్రతిగృహీత పుష్పవతీ స్తుతి ఫలా అయం భోగద్భరిత్రియ ప్రత్నగ్ఞసమాసత్ పృథునాశోచానో బాధస్వద్విషో రక్షసో అమీవా సుశర్మాణో బృహతర్మ నిత్యామగ్నేరహగ్నేరవస్య ప్రణీత ఆపోధిష్టామోభువస్థాన భూవద్యేన ధాతన ముఖేరణాయ చక్షసే యోగస్వతమోరసస్తారయతే హనా ఉషతీరీవ మాతరా తస్మా అరంగమామోయక్షయాయజిన్వోజనయన మిత్రృజృథివీయం భూమిం సజ్జ్యోతిరాశ ఆసంజాతవేదసమయక్ష్మాయ్వాసజ్ఞేజాజాభ్యాద్రాసజ్ఞేజ్యాం బృహజ్యోతిస్తమీభిరేషాంభానురజస్తుక్రో దేషు రోచతే సజ్ఞాం వసోభిరుద్రైర్భీరైర్కర్మణ్యామృతం అస్తాభ్యాం మృద్వీం కృత్వాసీని వాలీ కృణోతు తాం సిని వాలీ సూకపద్దాసు కురీరాస్పౌ వసా తాభ్యమదితే మత్స్యోఖాందధాతు హస్తయోః ముఖాం కృణోతు సఖ్యా బాహుభ్యమీయా మాతాపుత్రైయోపస్థే సాక్షిభక్తు గర్భిరో శివసావస్థాకణ్వంతు గాయత్రే నందిరస్వద్భ్రువాది పృథివ్యాది ధారయామయు ప్రజాజ్ఞరాయ స్పోషం గోపత్యజ్ఞీర్యజ్ఞాతమానాయ రుద్రాస్తాకృణ్వంతుత్రేష్టోభేనందాంగిరస్వద్భ్రువాస్యంతరిక్షమసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞాతమానాయ ఆవిద్యాస్వాహకృణ్వంతు జాగతే నక్షంద్రాంగిరస్వద్భ్రువాదిత్యోరసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞసజాతాంజమానాయ విశ్వేరత్వాదేవాైరిష్వానరాక్రన్వంత్వానష్టభే నక్షంద్రాంగిరస్వద్భ్రువాది దిశోసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞసజాతాన్యజమానాయ అదిత్యేరాస్నాస్యదీతిష్టేభిలం గృభ్ణాతు ృత్వాయసామీ ముఖాన్మయీయోనిమగ్నే పుత్రేభ్యస్రాయచ్చదీతిశ్రపయాహితి వసవస్వాధూపయంతు గాయత్రేణ్రంగిరస్వద్ధృద్యాస్వాధూపయంతుత్రేష్టోభేణ్రంగిరస్వత్ ఆదిత్యాధూపయంతు జాగ్రతే నక్షంద్రాంగిరస్వద్విశ్వేస్వాదేవాయుష్వానూపయంతానష్టవే నక్షంద్రాంగిరస్వత్ ఇంద్రస్వాధూపయతు వరుణస్వాధూపయతు విష్ణుస్వాధూపయతు అదీతిస్వా దేవీ విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వత్ఖానత్వవటాత్ దేవానాం తాపత్నీయర్దేవీర్విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వద్దధూఖే ధిషణా అస్తా దేవీయర్విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వదభీందధాముఖే వరోత్రేష్ట్వా దేవీయర్విష్ణుదేవం యావతీ పృథివ్యాస్తథస్థే అంగిరస్వచ్చాపయంతూకే ఘ్నాస్తా దేవీయర్విష్ణుదేవం యావతీ పృథివ్యాస్తథస్థే అంగిరస్వత్తజంతూకే జనాయస్వాన్నపత్రా దేవీయర్విశ్వదేవం యావతీ పృథివ్యాస్తథస్థే అంగిరస్వత్తజంతూఖే మిత్రస్య చరితనీభృతో వో దేవస్య సానతి ద్యుమ్నం చిత్రస్య వస్తమం దేవస్వాసమితోద్వాపతుసు పాణిస్మం గురిస్సు బాహుర్సక్త్యా అవ్యతమానా పృథివ్యామాసాదిసహాప్రేణా ఉత్థాయ గృహతే భవోదు తిష్ఠధృవాత్మం మిత్రైతాం ప్రముఖాం పరిదామ్యభిత్యాఘేతామాభేది వసవస్థాధ్యంతు గాయత్రే నక్షంద్రాంగిరస్వద్రుద్రాస్వాధ్యంతంతుత్రేష్టోభే నక్షంద్రాంగిరస్వత్ ఆదిత్యాస్తాధ్యంతంతు జాగ్రతే నక్షంద్రాంగిరస్వద్విశ్వేస్వాదేవామేయుస్వానరాధ్యంతంతానష్టభే నక్ష ఛందాంగిరస్వత్ ఆహూహోతిమగ్నిం ప్రయుజగ్రస్వాహా మనో మేధామగ్నిం ప్రయుజగ్రస్వాహా చింతం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్రస్వాహా వాచో విభూతిమగ్నిం ప్రయుజగ్రస్వాహా ప్రజాపతయే మనవే స్వాహాగ్నయే వై స్వానరాయ స్వాహా విశ్వో దేవస్య నేత్రం పత్తో ఉరీత దక్షిణం విశ్వో దాయతి శుద్ధ్యతి ద్యుమ్నం ప్రేణీత పుష్యసే స్వాహా మాసుభిస్థా మాసుభిషోంబృష్ణుదీదయస్వసు అగ్నిశ్చేదంకారిష్యసేహస్తేవి పృథివిస్తయ ఆసురీ మాయా సభయా కృతాసి దృష్టం దేవేభ్యమస్సు హవ్యమరిష్టాముదీ యజ్ఞే అస్మిన్ గ్రంథిరాసునో తామరేణ్య సహ సత్పుత్రో అద్భూత పరస్యాధీసంబతో వరా అభ్యాతరాహమస్మితావా పరమశ్చాపరావతో దోహిదస్వీహాగీ గురీష్య కురుక్తియోగ్నేంతరామృధా యదగ్నే కాని కాని చిదాతే దారుణి దధ్మతి సర్వం తదస్తుతే ఘృతం తజ్జ్యూషస్వయవిత్యాపజిహ్వీ కాయద్వం రోమాది సత్పతి సర్వం తదస్తుతే ఘృతం తజ్జ్యూషస్వయవిత్యా అహరహర ప్రయావం భదంతో స్వాయేవతిష్టాతే భాసమస్మై రాయస్కోటే ఏమదంతోమాతేసారిసామా నాభా పృథివ్యాస్వామిభానే అగ్నౌ రాయస్కోటాయ బృహతే హవామహే ఇరం మదం బృహదుత్థం యజత్ వృంజేతారమగ్నిం పృతనాసుసాసహిం యాస్సేనా అభీత్తరీరా వ్యాధినీరుగణా ఉతా ఏతరాస్తాభ్యే అగ్నే దాస్యే తగ్గ్రాభ్యాం మలింగోన్యం ధేయస్తత్కరాభుతా అనుగ్రాగ్రస్తేనాన్ధారవత్తాగ్రస్వంఖాదసుఖాదితానేషు మలిం లవస్తేనామస్తరావనే ఏ కక్షేష్వఘాయ వస్తాగ్రస్తే దామిజంభయో యో అస్మభ్యమరాదీరాగ్రశ్చనోద్వేషతే జనా నిందాగ్యో అస్మాన్ దిప్తా అచ్చ సర్వం తమ్మస్మతాం కూరు సగ్గశీతం మే బ్రహ్మ సగ్గశీతం వీర్యం బలం సగ్గశీతం క్షత్రం జిష్ణుయస్యాహమస్మి పురోహితః ఉదేషాం బాహూ అతిరముద్వర్చో అథో బలం క్షిణో మిబ్రహ్మణామిత్రానున్నయామి స్వాహం అన్నపదేన్నోదేహ్యీవ్యాసుష్మిహ్రదాతారుషూర్జన్నోదేహిపదే చతుష్పదే విశ్వకల్మణే స్వాహా పునస్తాదిత్యారుద్రావసవస్తమింధతా పునర్బ్రహ్మాణో వసునీత యజ్ఞై ఘతేన త్వం తన్వం వర్ధయస్వ సత్యాస్వం సుయజమానస్య కామా స్వాహా ఇతి ద్వాదశోధ్యాయః అథ త్రయోదశోధ్యాయః ృక్మవృద్యాద్ధుర్మర్షమాయుశ్రియే రోదాన అగ్నిరమృతో అభవద్వయోభిర్యదే నందౌరచనయత్సురేతాషా సా సమానసాభిరోపేధాపయే తే శిశు మే కగ్గే సమీచీ క్షామాక్మా అంతర్విభాది దేవా అగ్నిధారయంద్రవినోదా విశ్వారూపాణి ప్రతిముంచతే కవిత్రాసావీర్భద్రం విపదే చతుష్పదే వినాగమక్షసవితావరేణ్యోను ప్రజానముఖసో విరాజతి సుపర్ణోసి గరుత్మాగ్రస్వృత్తే శిరా గాయత్రం చక్షద్బృహద్రథంతరే పక్ష సోమా ఆత్మాచ్ఛందాగ్రస్యంగా నియజోగ్రషిణామా సామాతే తనోర్వామదేవ్యై యజ్ఞాయజ్ఞియం పుచ్చం జిష్ణా సభా సుపర్ణోసి గరత్మాన్ దివం గచ్చస్వపతా విష్ణోక్రమోసి సపత్మహాగాయత్రం చంద్రహారోహ పృథివీమను విక్రమస్వ విష్ణోక్రమోస్యభిమాతిహాత్రేష్టోభం చంద్రహారోహ అంతరిక్షమను విక్రమస్వ విష్ణాక్రమోశ్చలాదీయతో హంత జాగతం ఛందహారోహ దివమను విక్రమస్వాం విష్ణాక్రమోసి శత్రూయతో హంతానక్రుభం ఛంద ఆరోహ దిశోన విక్రమస్వా అక్రందదగ్నిస్తనయన్ నిపద్యోక్షామారేరీహద్భిరుధస్తమంజన్ సద్యోజ్ఞానోమిహి విద్భో అఖ్యతారోదసీ భానునా భాత్యంతః హర్మేహ్యావర్తిన్నభిమానివత్సస్వాయుషావర్తసా ప్రజయాధనేన సంజ్ఞామేధయా ఆరయ్యాకోషేణ అగ్నే అంగిరస్వతంతే సంపావృతసహస్రంతముపావృతా అధాపోషస్య పోషేణ పునర్నో నష్టమాకృభి పునర్నో రయిమాకృభి పునరోజ్యానివర్తస్త పునరజ్ఞిషాయూషా పునర్నస్వాహ్యగ్నేహసః సహదయ్యాని వర్తస్వాగ్నే పిన్వస్తధారయ విశ్వజ్ఞా విశ్వతస్వరీ ఆత్తాహారిషమంతరభూవద్భువత్తిష్టావీకాచలిః ఇతస్వా సర్వా ఆవాంఛంతు వాత్వద్రాష్ట్రమధిభ్రసత్ ఉదుత్తమం వారుణపాదమస్మదవాభ్రమం విమధ్యమగ్రశ్రథాయ అథాభయమా ఆదిత్యం వ్రతేతవానాసో అదీతయే శ్యామా అగ్రే బృహన్నుషసా ఆమోద్భోస్థాన్యజ్జగన్వాన్తమసోజ్యోతిషాగాత్ అజ్ఞానుస్తంగ ఆజాతో విశ్వాసద్మాన్యత్రోజిషద్వసూరంతరిక్షసద్భూత ఆవేదిషతీషద్రోటత్ దృషద్వారసేతసద్యోమసద్జాగోజారేతజాద్రిజారతం బృహత్ శీలత్వం మాతురస్యా ఉపస్థే విశ్వాణ్యగ్నే వయునాని విద్వాన్ వయీనాం తపసా మాత్యుషాభిషోచిరంతరస్యాగ్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుజాత్తముఖాయాస్తదనేస్వే తస్యాస్వగ్రహరసాతపంజాతవేదశివో భవ శివో భూత్వామహ్యమగ్నే అథోశీలశివత్వం శివాకృత్వాదిశ సర్వాస్మయ్యోనిమిహాసదః